పదవ అధ్యాయము. 7వ మరియు 9వ అధ్యాయములందు భగవంతుని తత్వమును గురించి మరియు విభూతులను గురించి విశదముగా చెప్పబడినది. ఇప్పుడు ఇంకా ఏ భావములతో భగవంతుని గురించి తెలియదగియున్నదో ఆ భావములను గురించి చెప్పవలసి యున్నది. భగవంతుని యొక్క తత్వమంతయు ఇంతకు పూర్వమే చెప్పబడినప్పటికీ ఆ తత్వము మహాపండిత మన్యులకు గూడా తెలియరాని దగుట వలన మరల మరల ఆ తత్వమును గురించి చెప్పవలసియున్నది. ఆ కారణముగా భగవంతుడు ఇట్లు చెప్పుచున్నాడు. 10.1 భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తే రెండుహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. అనగా ఆజానుబాహువులు గల ఓ అర్జున, అయినప్పటికీ అనగా ఇంతకు పూర్వము నాచే నీకు అతి విశదముగా చెప్పబడినప్పటికీ మరల ఇప్పుడు నీకు బాగుగా తెలియగలందులకే ఆ భగవత్తత్వ వర్ణన వినిపించవలసియే యున్నది. అందువలన మరల చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. నా యొక్క అత్యంత నిరతిశయ తత్వమును ప్రకాశింపజేయనటువంటి కొన్ని వాక్యములు చెప్పెద వినుము. నేను చెప్పునదంతయు నీకు ప్రసన్నత్వము అనగా ఆనందము కలిగించుట కొరకే, నీ యొక్క హితమును అనగా నీ మేలును దృష్టి అందుంచుకొనియే చెప్పుచున్నాను. నాచే చెప్పబడు మాటలు విని నీవు అమృతమును సేవించినప్పుడు కలుగు ఆనందమును పొందెదవు. అందులకే అమృతత్వముతో కూడియున్న మాటలు నీకు చెప్పుచున్నాను. నేను ఎందులకు ఈ మాటలు చెప్పుచున్నానో ముందు విను. 10.2 నమే విదుహ సురగణాః ప్రభవం న మహర్షేః అహమాదిరి దేవానాం మహర్షీణాం చ సర్వశః. అనగా బ్రహ్మాది దేవతలు గూడా నా ఉత్పత్తిని గురించి గాని అనగా సర్వమును మించియున్న నా అధికార శక్తిని గురించి గాని లేక నా యొక్క జన్మాది ఉనికిని గురించి గాని కొంచెము గూడా ఏరుంగరు. మరియు భృగుడు మొదలగు మహర్షులు గూడా నా ప్రభవమును అనగా జన్మమును గురించి ఏరుంగరు. ఏ కారణము వలన వారు నా జన్మ రహస్యమును గురించి ఏరుంగరో చెప్పెద వినుము. 212 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అట్లేలేనా, దేవతల మరియు ఆ మహర్షుల యొక్క సృష్టికి మూల కారణము నేనే అయి ఉన్నాను. మరియు 10.3 వ్యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్యేషు సర్వపాపయః ప్రముచ్యతే. అనగా అట్లేలేనా, నేను మహర్షులకు మరియు దేవతలకు గూడా సర్వ ప్రారంభ కారణుడను. నా యొక్క జన్మకు అనగా ఉనికికి కారణమైన ఇతర వస్తు వేదియును లేదు. అందువలన నాకు జన్మమనున్నది లేదు. అనగా జన్మము లేనివాడను, అనాదిని అనగా ఆది అనగా ఆరంభమనున్నది లేనివాడను. అనాదిత్వమే జన్మరాహిత్యమునకు కారణము. అందుచేత ఎవరు నన్ను జన్మరహితునిగాను అనాదైనవానిగాను మరియు లోకములన్నింటికీ మహాన్ ఈశ్వరుడు అనగా అధిపతిగాను అనగా అజ్ఞానము మరియు దానివలన జరుగు కర్మలు లేనివానియాను అనగా జాగృతి స్వప్నము మరియు సుషుప్తి అనబడు మూడు అవస్థలు లేనివానిగాను 4వ అవస్థ అనగా తురియావస్థ కలిగియున్నవానిగా ఎరుంగుదురో అనగా ఆ విధముగా ఎరుంగువారు మనుష్యులేందు జ్ఞానులనబడుదురు అనగా మోహాదులు లేనట్టి శ్రేష్టమైన పురుషులనబడుదురు. అటువంటి వారు పూర్తిగా ఎరింగియుండియేగాని లేక ఎరుంగకయుండిగాని చేసిన సర్వవిధ పాపముల నుండి విముక్తులగుదురు. అందుచేతనే నేను సర్వలోకములకు మహేశ్వరుడనేయున్నాను. 10.4 బుద్ధిజ్జ నమసమ్యహ క్షమా సత్యం దమహ సమహ సుఖం దుహఖం భవో రెండు భావో భయం చాభయమేవచ్చు. అనగా సూక్ష్మము సూక్ష్మతరము మొదలగు బాహ్యేంద్రియములకు తోచినటువంటి అనగా గోచరించినటువంటి పదార్థములను తెలుసుకొనటువంటి అంతఃకరణమునకు సంబంధించిన జ్ఞానశక్తినే బుద్ధి అని చెప్పుదురు. అటువంటి బుద్ధి కలిగియున్న మానవుని బుద్ధిమంతుడు అని అందురు. జ్ఞానము ఆత్మ మొదలగు పదార్థములు. జ్ఞానము అనగా బోధ, అసమ్మోహము తెలుసుకొనతగియున్న పదార్థములు ప్రాప్తించినప్పుడు వాటియందు వివేకముతో కూడియున్న ప్రవృత్తి అనగా బౌద్ధిక స్థితి. క్షమ, ఎవరి ద్వారానైనా తాను నిందించబడినప్పుడు లేక ప్రశంసించబడినప్పుడు తన చిత్తము నందు దుహకము, క్రోధము, సంతోషము మొదలగు వికారములు కలుగకుండుటను క్షమ అని ఎందురు. సత్యము, ఏదైనా వస్తువును చూచినప్పుడు లేక ఏదైనా విషయమును గురించి వినినప్పుడు ఏ విధమైన అనుభూతి తనకు కలుగునో ఆ అనుభూతిని ఇతరుల బుద్ధియందు ఒకటి. 213 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. గూఢ కలిగించుటకు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా కలిగించుటను అట్లు చేయుటకు చెప్పు మాటలను సత్యమందురు. దమము, తన బాహ్యేంద్రియములను తన వశమునందుంచుకొనుట దమమన బడును. సమము, అంతఃకరణము యొక్క ఉపరతి అనగా అంతఃకరణము నందు సుఖము, దుహఖము, సంతాపము, వికారము కలుగకుండుట సమమందురు. భావము అనగా ఉత్పత్తి. అభావము ఉత్పత్తికి విరుద్ధమైనది అనగా లేకుండుట అనగా నాశము, మరియు భయము అనగా తనకు ఏదో కీడు కలుగునను భావము అభయము, భయమునకు విరుద్ధమైన భావము. 10.5 అహింస సమత తుష్టిస్తపో దానం యశో జయసః భవంతి భూతానాం మత్త ఏవ పృథగ్విధాః అనగా కలిగించుకుండుట. అహింస అనగా అన్ని విధములకు ప్రాణులకు ఎటువంటి బాధ. సమత, చిత్తమునందు ఎటువంటి వికారములు కలుగకుండుట. సంతోషము, దొరికిన అనగా లభించిన దానితో తృప్తిపడుట. తపము, ఇంద్రియములనన్నింటినీ వశమునందుంచుకొని స్థూల దేహమును గూడా శుష్కింపజేసి దానిని అదుపునందుంచుకొనుట. దానము, పంచిపెట్టుట. తన శక్త్యానుసారముగా తన వద్దనున్న సంపదను ఇతరులకు. యశము, ధర్మమును యథాపూర్వకముగా ఆచరించుట వలన లభించు పొగడ్త అపయసము, అధర్మముతో ఆచరించుట వలన కలుగు నింద. ఈ విధముగా ప్రాణుల యొక్క వాటి బుద్ధ్యానుసరముగా చేయబడు కర్మలననుసరించి ఏ భావములు కలుగుచుండునో అవన్నీయు ఈశ్వరుడనయున్న నా ప్రేరణ వలననే కలుగుచున్నవి. మరియు 10.6 మహర్షేహ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాతా యేషాం లోక ఇమాహ ప్రజాహ అనగా భృగుడు మొదలగు 7 మహర్షులు భృగు, మరిచి, అత్రి, పులస్త్య, క్షతు మరియు వశిష్ఠుడు ఇంకా వీరికి పూర్వమే ఉండియున్న 4 మనువులు సావర్ణి, ధర్మసావర్ణి, దక్షసావర్ణి మరియు సావణ. ఆ మనువులకు వారికి ముందు జరిగిపోయిన భూతకాలముతో సంబంధము కలదు. మరియు సావణులు అనగా ఈ పేరుతోడనే శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 214 పురాణములందు ప్రసిద్ధులుగా ఉండియున్నవారు వీరందరూ గూడా నా యొక్క ఈశ్వరీయ శక్తికి లోబడినవారేయున్నారు. అంతేగాక వీరందరూ నా యొక్క మహతత్వము ద్వారా కలిగినవారే అనగా జన్మించినవారే. ఆ మనవులు మరియు మహర్షుల ద్వారా రచించబడిన ఈ చరాచర రూపమైన సమస్త ప్రాణులు లోకమునందు అతి ప్రసిద్ధులేయున్నారు. 10.7 ఏతాం విభూతిం యోగం చ మమ యోవేత్తి తత్వతః సో 2 వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశేహ అనగా పైన చెప్పబడిన నా విభూతిని అనగా వ్యాపకత్వమును మరియు నా యొక్క యోగయుక్తిని అనగా నా మాయా వ్యాపారమును లేక యోగముతో కూడినందున కలుగుచున్న సర్వజ్ఞతారూపమైన సామర్థ్యమును అనగా యోగమును శబ్దము ద్వారా చెప్పబడు నా యొక్క అఘటనాఘటన పూర్వకమైన శక్తిని ఎవ్వడు తత్వరూపమున చక్కగా ఎరుంగునో అటువంటి పురుషుడు తత్వరూపమును దాల్చిన పూర్ణ జ్ఞానముతో కూడిన నిశ్చల యోగముతో కూడియుండును. ఈ విషయమునందు ఎటువంటి సంశయము లేదు. శంకర్, ఏ విధమైన స్థరయోగముతో కూడియున్నవాడగును? అన్నచో 10.8 అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. అవాసుదేవనముకుడను పరబ్రహ్మమును అయి ఉన్న నేను సమస్తమైన జగదోత్పత్తికి కారణమునయున్నాను. 1. మరియు నా కారణముగనే ఈ జగత్తంతయు స్థితి లయము క్రియలు మరియు కర్మఫలోపభోగ రూప వికారములు కలిగియున్నది. నా కారణముగనే ఈ జగత్తు తిరుగుచున్నట్లుగా అనగా నడుచున్నట్లుగా తోచుచున్నది. ఈ రహస్యమును సంపూర్ణముగా తెలుసుకుని భావసమన్వితుడై అనగా పరమార్థ తత్వమును బాగుగా ఎదింగి దానితో తాదాత్మ్యమును పొందిన బుద్ధిమంతుడు అనగా తత్వజ్ఞాని అయిన పురుషుడు సర్వకాల సర్వావస్థలేందుకు పక్షే తలంచి భజించుచుండును. మరియు మద్దత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. 10. 9. మచ్చిత్త అనగా నాయందే చిత్తము గలవారు, మచ్చిత్త అనగా నామండే చిత్తము గలవారు అనబడుదురు. మరియు నాయందే కన్నులు ఇంద్రియ రూపమైన ప్రాణములను యము గావించియున్నవారు. అట్లే నాయందే సమస్త కర్మలను ఆ కర్మలకు ఉపయోగపడు సాధనములను సమర్పించియున్నవారు వారు మద్దత ప్రాణులు అనగా నాయందే మనుప్రాణములు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం గలవారుగుదురు. అట్లుగానున్న నాయందే తమ జీవితములనే అర్పించియున్నవారు అనగా నీవే తప్ప నితః పరంబెరుగన్ అన్నట్లుగా నా శరణు జొచ్చియున్నవారలు ఈ మగ్గ ప్రాణులు అనబడుదురు. అట్టి నా భక్తులు పరస్పరము ఒకరితో నొకరు నా తత్వమును తెలుపుకొనుచు వినుచు మరియు తమ జ్ఞానము బలము సామర్థ్యము మొదలగు గుణములు గలవారే పరమేశ్వరుడనేయున్న నా యొక్క స్వరూపమును వర్ణించుచు సర్వకాల సర్వావస్థలయందును తృప్తిని పొందినవారే యుందురో అనగా సంతోషమును పొందినవారే యుందురో. మరియు నాయందే అనగా నా తత్వమునందే మనోరూపముతో విహరించుచుందురో అనగా తమకు అత్యంత ప్రియమైన మనిషి లేక వస్తువులు లభించినప్పుడు పొందునట్టి ఆనందమును పొందుదురో. మరియు నన్ను అనగా నాయందు ప్రేమ భావము కలిగి పై విధముగా నన్నే భజించుచుందురో అట్టివారు. 10. 10. తేషాం సతతేప్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అనగా 1. ఆ విధముగా సమస్తమైన బాహ్య విషములందు తృష్ణ వెనివారే సర్వకాల సర్వావస్థలయందును నన్ను పొందవలయనను తీవ్రమైన కోరిక గలవారే నన్ను భజించుచు నా సేవయందే నిమగ్నమయున్న పురుషులకు ఏవో లౌకిక వస్తువులను పొందగోరుచు నన్ను భజించు పురుషులకు కాదు. అట్లుగాక కేవలము నాయందు ప్రేమభావము గలిగి నన్ను భజించు పురుషుల యొక్క అనగా కేవలము నాయందు గల ప్రేమభావముతో నన్ను భజించు వారలకు నేను బుద్ధి యోగమును ప్రసాదింతును. నా యొక్క తత్వమును గురించిన యథార్థ జ్ఞానమునే బుద్ధియోగమందురు. అట్టి నా తత్వజ్ఞానమును కలిగియుండుటయే బుద్ధియోగము. ఏ పురుషులు పూర్ణ జ్ఞానరూపమైన బుద్ధి యోగము ద్వారా ఆత్మస్వరూపుడనయున్న నా పరమేశ్వరత్వమును తమ ఆత్మరూపముగా గుర్తింతురో అటువంటి వారికే నేను ఇటువంటి మహత్వపూర్ణమైన బుద్ధియోగమును ప్రసాదింతును. నా ద్వారా ఆ బుద్ధియోగమును పొందినవారు ఎటువంటి వారే ఎందురు? అన్నచో అమచ్చిత్తాహ అనగా నా ఎందే చిత్తము గలవారే యుందురు. తమను పొందుటయందు ప్రతిబంధరూపముగాయున్న ఏ కారణమును తొలగించుటకు వారికి ఇటువంటి బుద్ధియోగమును ప్రసాదించుచున్నారు? మరియు ఎందులకు ప్రసాదించుచున్నారు అని శంకించగా భగవంతుడు సమాధానము చెప్పుచున్నారు.